కృపైన ఐశ్వర్యము కనుగొంటిని, నీలో దేవా కనుగొంటిని. విలువైన ఐశ్వర్యము కనుగొంటిని, నీలో దేవా కనుగొంటిని. ఒక్క క్షణం నీ సన్నిధిలో ఉండుట ఎంతో ఆనందదాయకమే. ఒక్క క్షణం నీ సన్నిధిలో ఉండుట ఎంతో ఆనందదాయకమే. స్తుతి మహిమ ఆరాధన సదా సన్నిధిలో ఉండుట ఎంతో ஆனந்ததாயகமே. ஸ்துதி மகிமா ஆராதனா சதாமிகே ஆராதனா. ஸ்துதி மகிமா ஆராதனா சதாமிகே.